अस्मद्गुरुभ्यो नमः, अस्मत्परमगुरुभ्यो नमः, अस्मत्सर्वगुरुभ्यो नमः, श्रीमते रामानुजाय नमः, श्रीमते शठगोपाय नमः। भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्थदं श्रीशठगोपवाङ्मयं सहस्रशाखोपनिषत्समागमं नमाम्यहं द्राविडवेदसागरम्। అయోధ్యానగరంలో భక్తులతో భాగవతులతో పరివార సమేతంగా పరివేష్ఠించున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పాదారవిందములకు సాష్టాంగ దండవత్ ప్రణామ సహస్రములు అర్పించి శ్రీ శఠారి వేదం తిరువాయుమలి 1వ శతకంలో 4వ దశకము 11 పాసురాలు చెప్పుకున్నాం. ఇక దానికి అనుబంధంగా ద్రవిడోపనిషత్ సంగతి చెప్పుకుందాం. ఆళ్వార్ తిరువడిగళే శరణం తత్కాంక్షితానధిగమేన మునిర్విషణ్ణ ప్రాప్తో దశాంచ హరిభుక్త వియుక్తనార్యాః సర్వాపరాధసహతామవబోధ్య దూతైః శౌరే స్వదోషపరతా అయునాచతుర్థే. అమ్మాళ్ళవారు దర్శనముతో సమానమైనటువంటి మానసానుభవము, అంటే కంటికి కనపడినట్లుగానే కనిపించేటటువంటి, మనస్సులో కల్పించేటటువంటి ఆ పరమాత్మని అనుభవించి ఆ భగవంతుని ఆలింగనమును ఆశపడిరి. ఆ పాదాలని, ఆలింగనం అంటే ఏదో కౌగిలించుకోవటం కాదు, ఆ పాదాలని పట్టుకోవాలి అని ఆయన ఆశపడ్డాడు. అనంతరము ఆ ప్రయత్నము ఫలించలేదు, ఈయన అదృశ్యమైపోయింది ఆ పాదాలు, కళ్ళు తెరిచాడు పాపం. మరి తెలియ ఉండదు కదా బయట. అప్పుడు ఇక మరలా భావం మారిపోయింది ఒక్కసారిగా. ఆయనకి అదే ప్రపంచం, అసలు ఇక వేరే ప్రపంచం లేదు కనుక ఆయన బయట ప్రపంచంతో పని లేదు, తెలియదు, చింత చెట్టు దాటి బయటికి రాలేదు. ఇలా నిరంతరము తన మనసే తనకి, ఆ మనసులోనూ మళ్ళీ బయట కూడా మనసుతోనే. అసలు ఆయనకి వేరే పని లేదు కనుక, అదే ప్రపంచం కనుక, అదిగో అలాంటి ప్రపంచమును ఏ కొంచెమైనా మనసులో కలిగిన వ్యక్తి మాత్రమే వినగలుగుతాడు ఈ తిరువాయుమలి ప్రబంధాన్ని. లేకపోతే చాలా కష్టం ఈ భావాలని అందుకోవటము. అలా అందుకొని ఆనందాన్ని పొందటము సామాన్యులకి చాలా దుర్ఘటం. అలా మనస్సులోనే మరలా కంటికి కనపడినటువంటి వాటిని ఆయన దగ్గరికి దూతలుగా పంపటం, అంటే తన సంగతి చెప్పమంటాడు స్వామికి. తాను ఎలాగో కదలడు కనుక, మీరు అటే వెళ్తున్నారు కదా, మీకు కనపడితే చెప్పండి, లేదా పని కట్టుకుని చెప్పండి. ఇలా ఈ విధంగా ఆ సర్వేశ్వరుడు సమస్త చేతనుల అపరాధములను కూడా సహించేటటువంటి వాడు కనుక, నేనేదో పొరపాటును చేశాను ఇలాగో కనుక నన్ను వదలవద్దని చెప్పండి వెళ్ళి అని చెప్పి దోషాలని తన మీదే ఆరోపించుకుని చెబుతూ ఉన్నాడు. మన మనసుతో అంటూ ఉన్నాడు ఆ స్వామి ఉన్నాడే, మళ్ళీ కల్పాంతం వరకైనా సరే మనసా నువ్వు ఇలాగే ఉండు, నాతోనే కలిసి ఉండు, ఆయన మళ్ళీ మనకు కనపడే వరకు కూడా మనం ఇలాగే ఉందాము అంటాడు. మరి ఆ పరమాత్మ కనపడే వరకు ఇలాగే ఉందాము, అది ఆ మనసుకి ఆయన చెబుతూ ఉన్నాడు. ఇక ద్రవిడోపనిషత్ తాత్పర్య సంగతి వేదాంత దేశకుల వారు చెప్పినటువంటిది. త్రాణే బద్ధద్వజత్వాత్ శుభనయనతయా స్వార్థలాభే అర్థిభావాత్ తిమ్మన్యేఘ స్వభావాత్ జగదుపజనన స్థాపనాతి ప్రియత్వాత్ కారుణ్యాప్తత్వయోగాత్ అనుగత మహిషి సన్నిధే సంగదైర్ఘ్యాత్ నానాబంధై సురక్షావహితతమతయా క్షామ్యతి ఇచ్చాహ కృష్ణం. త్రాణే పైన వాదికేసరి అజగయ మనవాళజీయ తిరువడిగళే శరణం. సంగతి చెప్పిన ఏంటి, సరే త్రాణే రక్షణమునందు బద్ధధ్వజత్వాత్ కట్టబడిన గరుత్పంతుడనడి ధ్వజము కలవాడు ఈయన. అంటే గరుత్పంతుడిని ధ్వజంగా రక్షణ నేను అని చెప్పటానికి చాలా దూరంగా ఉండే వాళ్ళకు కూడా కనపడేది, చెయ్యెత్తి కాకేసానికి సరిపోయేటట్లుగా నేనున్నాను అన్నట్లుగా గరుత్మంతుడు ధ్వజంగా కలవాడట. ఆయన సుందరమైనటువంటి నేత్రములు కలవాడు. స్వార్థలాభే అర్థిభావాతు తన ప్రయోజనమునందు యాచకుడయ్యి బలిచక్రవర్తిని యాచించాడు. తిమ్యన్ మేఘ స్వభావాతు నల్లని మేఘము యొక్క స్వభావము అంటే కరుణ కలిగినటువంటి వాడు. జగదుప జనన స్థాపనాతి ప్రియత్వాత్ లోకముల యొక్క సృష్టి ఎందు రక్షణ ఎందు మిక్కిలి ప్రియుడు. లోక రక్షణ చేయటానికి ఆయన చాలా ఇష్టంగా ఉంటాడు. కారుణ్యాప్తత్వయోగాత్తు దయ ఆ దయచేత ఆప్తుడు బంధువుగా దగ్గరకు వస్తాడు. అనుగత మహిషి సన్నిధేహే అనుసరించున్నటువంటి శ్రీదేవి నిరంతరము ఆమెతో కలిసే ఉంటాడు, నిరంతరం కలిసే ఉంటాడు ఆయన. ఇక్కడ చూడండి, లక్ష్మీదేవితో కలిసి ఉన్నటువంటి స్వామి. చాలామంది తెలియక ఇదేదో స్త్రీ పురుషుల కామము వంటిది అనుకుంటారు, ఇది కానే కాదు. పరమాత్మతో ఉన్నటువంటి భక్తి, ఆ భక్తి ఆయన పాదాలే పట్టుకోవాలనుకుంటాడు ఎప్పుడు కూడా నమ్మాళ్ళు వారు. ఆ నాయిక అనగానే ఏదేదో అనుకుంటారు. నేను మొదలే చెప్పాను, 8 రెట్లు పురుష భావము కంటే స్త్రీభావంతో అనుభవించవచ్చు అని చెప్పారు అని. కనుక ఇక్కడ లక్ష్మీదేవి నిరంతరము కూడా ఉన్నటువంటి వాడట. సంగదైర్ఘ్యాతు ప్రీతి అతిశయము వలన నానాబంధై బహువిధములైన సంబంధములచే సురక్షావహిత తమతయ సంపూర్ణ రక్షణమునందు జాగ్రత్త కలవాడగుట చేత క్షామ్యతి సహించుచున్నాడు అని కృష్ణుని గురించి తెలియచేశారు. అది సామాన్యం కాదు కదా, ఆ పరమాత్మ ఇలా సహించి ఉన్నాడు. నా విషయంలో ఈ 4వ తిరువాయుమజి పాసురమందు సర్వేశ్వరుడు సమస్త చేతనుల రక్షణమందు కూడా దీక్షితుడు, దీక్ష కలవాడై ఉన్నాడు. 2వ పాసురంలో తామర దళము వంటి నిర్మలముగను విశాలముగను ఉన్నటువంటి నేత్రాలు కలవాడు. 3వ పాసురంలో తన లోకమును పొందుటకు తాను వామనుడుగా అవతరించాడు. తన లోకం అంటే స్వర్గము, తాను ఇంద్రుడికి ఇచ్చినటువంటిది. 4వ పాసురంలోనేమో వర్షాకాల మేఘము వంటి నల్లని శరీర కాంతి కలవాడు. 5వ పాసురంలో జగత్తు యొక్క సృష్టి అందును దాని రక్షణ మందును చాలా ఇష్టం కలిగిన వాడని. 6వ పాసురంలో దయ కలిగిన వాడు కాబట్టే లోకానికి బంధువు. 7వ పాసురంలో శ్రీదేవితో ఎల్లప్పుడూ కూడి ఉండుటచే సమస్త ప్రాణులకు కూడా మేలు చేసేటటువంటి వాడే. అంటే ఆ తల్లి ఎప్పుడు మేలు దయే కదా, అసలు ఆమె స్వరూపమే దయ. కనుక అసలు ఎప్పుడు కూడా కఠినంగా ప్రవర్తించడు. ఇక 8వ పాసురంలో ఆశ్రితుల రక్షణకు ఉపయోగించేటటువంటి వ్యామోహం. ఆశ్రితులంటే పిచ్చి వ్యామోహం ఆయనకి. మాలే అంటది గోదమ్మ, అంటే వ్యామోహం కలవాడా అని, ఆశ్రిత వ్యామోహం. 10వ పాసురంలో అట్టి సంబంధం కలవాడు చేతనే రక్షించటానికి, అందరినీ రక్షించటానికి మహా ప్రళయకాల జలాన్ని సృష్టించి దాని మీద పవళించి, అంటే ఆ పూర్వం వాళ్ళు కష్టపడిపోతున్న వాళ్ళు లయం చేసేస్తాడు. తర్వాత మళ్ళీ ఇంకా వీళ్ళని ఎక్స్ట్రా రక్షించాలని ఆలోచిస్తూనే ఉంటాడట సృష్టికాలం వరకు. అట్లాంటి జాగ్రత్త కలిగినటువంటి ఆ సర్వేశ్వరుడు ఆశ్రితుల అపరాధములన్నీ కూడా సహించుతాడు అని చెప్పారు ఆయన. కనుక మన అపరాధములన్నీ కూడా సహిస్తాడా స్వామి? ఆ తర్వాత కనుక మనము భయపడాల్సిన పని లేదు అని అభయాన్ని ఇచ్చారు వేదాంతాచార్య తిరువడిగలే శరణం. అంజిరేయ పుట్కడమై అహజియాను కునీరెన్సేలై చొల్లుమెన విరందు వింజనలంగేదుమారనింగే నాయకనై తేడి మలంగియ తుంబత్తివడుం. ఆజియానుకు క్షీరసముద్రమునందు శయనించి ఉన్న శ్రీయపతికి నీర్ మీరు ఎన్సేయల్ నా వ్యాపారమును చొల్లుం చెప్పుడు ఎన అని అంజిరేయ పుట్కల్తమై మనోహరమైన రెక్కలు గల పక్షులను గురించి ఇరందు యాచించి మారన్ అలవార్లు ఇంగే ఈ లీలా విభూతి ఎందు నాయహనై సర్వస్వామి అయిన శ్రీయపతిని తేడి వెదకి వింజనలంగియధుం మిక్కిలి శోకించుటయు మలంగియధుం దురవస్థయును భక్తి వలం మిక్కిలి వృద్ధి నొందిన భక్తిచే ఆయనకు కలిగినవి. పెరియజీయ తిరువడిగలే శరణం. శ్రీ నమ్మాళ్ళవార్లకు శ్రీహపతి యందు భక్తి మితిమించి వాని విశ్లేషమును సహింపని వారై పిరాట్టి అవస్థను పొంది వాని సంశ్లేషమును కోరి అది లభింపనందున దుఃఖించుచుండగా అప్పుడు తన ఎదుటనున్న పక్షులను చూసి, ఓ పక్షులారా, మీకు శీఘ్రముగా వెళ్ళుటకు సాధనమైన రెక్కలున్నవి కదా, నా అవస్థను చూసి నా యందు దయ ఉంచి నా ప్రాణనాథుడైన శ్రీహపతికి నా దురవస్థను చెప్పిన వారై వాని వద్ద నుండి ఒక ప్రత్యుత్తరమును తెచ్చి ఉపకరించవలయును అని ఆ పక్షులను గురించి నమ్మాళ్ళవారు ఈ నాలుగవ తిరువాయుమల యందు యాచించారు. కనుక నాలుగు తిరువాయుములు పూర్తి చేసుకున్నాం. తర్వాత ఆ స్వామి వస్తాడు. మళ్ళీ నమ్మాళ్ళవారు ఇప్పుడు భక్తి దశలో ఉన్నారు, అప్పుడు మళ్ళీ జ్ఞాన దశలోకి వస్తారు. ఆ విషయాలను కూడా అనుభవించడానికి తగినటువంటి యొక్క స్థితి కావాలి, అదే చెప్తూ ఉన్నారు అందరూ కూడా. అది అనుభవించడానికి తగినటువంటి యొక్క మానసిక స్థితి కావాలి. ఆ స్థితిని మనం కూడా సంపాదించుకొని ఆ విధంగా మనము అనుభవించుదాం. జై శ్రీరామ్.